151 కపాలి ప్రాణనాయిక సం భా కపాలి ప్రాణనాయిక 1 కపాలమస్య కపాలి ఆనందభైరస తస్య ప్రాణనాయిక ప్రాణస్యత్యుప అధిష్టానత్వేన ప్రేరక లక్షణం పంచానం వైకార్యో జీవతి కశ్చిన న ప్రాణేన నాపానేన మర్యో ఇతరేణ జీవంతి యస్మిన్నే తావుపాశ్రితౌ ఇతి శ్రుతేః తస్యాపి హృదయాంతర్వర్తి పరమేశ్వరరు చేతి యావత్ ప్రాణవల్లభేతి వా ప్రియేతి భావః ఓం కపాలి ప్రాణనాయకాయై నమః. ఆం వి కపాలము గలవాడు, కపాలమును చేతిలో ధరించినవాడు గావున కపాలి ఆనందభైరవుడు, కపాలధారి అయిన ఆనందభైరవుని యొక్క ప్రాణనాయికగాన పరమేశ్వరి కపాలి ప్రాణనాయిక. ప్రాణశబ్దము పంచ ప్రాణములకు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములకు ఉవలక్షణము. నాయిక ఎనగా అధిష్టాన రూపిణియే పంచ ప్రాణములను వానివాని కార్యములందు ప్రవర్తింపజేయునది. 231 శంకర గ్రంథరత్నావళి. నా ప్రాణేన నాపానేన అనుచు శృతి ఏ మానవుడైనను ప్రాణపానముల వలన జీవించుట లేదనియు ప్రాణపానములు రెండింటికి ఆధారమై తత్ప్రేరకమైన మరియొక తత్వము చేత జీవించుచున్నాడనియు చెప్పుచున్నది. ఆనంద భైరవుని హృదయాంతర్వర్తియే ప్రేరణ చేయునది ఆ పరమేశ్వరియని భానము ప్రాణ సదృశముగా పరమేశ్వరునకు ప్రియమైనదని చెప్పవచ్చును. పరమేశ్వరి కపాలి ప్రాణవల్లభగాన కపాలి ప్రాణనాయిక ఎనుట సుసంగతము. విసే అక్రూసం కచయోహ కూసం నలగ్నే విపులం చకృషి విస్తృతం నితంబే అధరేజరణ మావిరస్తు చీ కరుణాశాలి కపాలి భాగధేయం అని దేవి స్తవనచనము. పర్వత సదృశమైన స్తనమండలము గలది, కృశించిన నడుము గలది, విశాల నేత్రములు గలది, పృథుల నితంబము గలది, అరుణాధరములు గలది, కరుణాసాగరయు నైన పరమేశ్వరి కపాల పాణియే భిక్షాటనము చేయినట్టి కపాలి యొక్క అదృష్ట దేవత. తాదృశ భాగధేయ రూపిణి నిరంతరము మన హృదయమున ప్రకాశించుగాకయ్యని కవి తను అనుభూతిని వివరించియున్నాడు. 232 లలితా త్రిశతీ భాష్య. కపాలి ఎనగా కపాలమునందు సహస్రారమునందు ఉండు బ్రహ్మతేజము. ఆ బ్రహ్మతేజము యొక్క యంసరూపముతో పరమేశ్వరితత్వము శరీరావయవముల ఎందు వ్యాపించియున్నది. కపాలములో నుండు బ్రహ్మతేజము నిర్గుణముగావున శుద్ధ సత్వ ప్రధానమై తెల్లగా నుండును. అధరే అరుణం క్రిందికి అనగా పార్థివ శరీరములోనికి వ్యాపించిన దేవితత్వము రజోగుణాది మిశ్రితమైయుండును. కావున అరుణవర్ణాంచిత విలసిల్లుచుండును. స్తనమండలమందు స్తనములకు నధిష్ఠానమైన హృదయమందు బ్రహ్మతేజము విస్తారముగా వ్యాపించియుండును. కటి ప్రదేశము నందు అంతకంటే కొంచెము తక్కువగా వ్యాపించియుండును. ఆ బ్రహ్మతేజస్సు నేత్రముల యందు విశాలముగా వ్యాపించియుండును. విశాల నేత్రములు గలవారు జ్ఞానం లగుదురని సాముద్రిక శాస్త్రము. ఆ తేజస్సు నితంబముల యందు విస్తారముగా వ్యాపించియుండును. నితంబస్థానము శక్తికుటము మోక్షార్థులకు పరమేశ్వరి యొక్క నితంబభాగము ఉపాసనీయము. వేదవ్యాస భట్టారకుడు శక్తికుటస్థానమైన పరమేశ్వరి నితంబ భాగమును ఉపాసించి మహాభారతరచన చేసినని శ్రీహర్ష కథనము. పరమేశ్వరిముఖస్థానము వాభవకూటము. తాదృశ వాభవకూటమును నారదుడు ఉపాసించననియు మధ్య భాగమైన మధ్యకూటమును భృగు మహర్షి ఉపాసించి శతవైర్వైశ్వర్యనం పన్నుడయ్యే ననియు చెప్పుదురు శంకర. 12-80 233 శంకర గ్రంథరత్నావళి. ఊర్ధ్వముల మధశాఖమని గీతావచనము. కపాలి సానము శరీరమునకు పైన ఉన్న సహస్రారము. అది ఈశ్వర రూపము. అచట గుణముల ప్రసక్తి లేదు. ఆ తేజము పరాశరూపమున సర్వావయనములయ్యందు వ్యాపించినప్పుడు సర్వగుణములు కరుణాదరసములు పరమేశ్వరి యందు అభివ్యక్త మగును. కావున నిరంతరము పరమేశ్వరినుపాసించి బ్రహ్మస్మైక్యానుభూతి నొందవలెనని భావము. శ్లోకారుణ్య విగ్రహ కాంత కాంతిధృత జపావళి కలాలప కంబుకంఠీకరణిజీ తపల్లవ.